మెదడు పుస్తకం 14వ భాగం. 1870లో జూలియస్ ఎడ్వర్డ్ హిడ్జిగ్ మరియు గస్టన్ ఫ్రిడ్జ్ అనే ఇద్దరు జర్మన్ వైద్యులు కుక్కలతో ప్రయోగాలు చేశారు. మెదడులో కొన్ని ప్రత్యేక భాగాల్ని ఉత్తేజపరచి ఏ కండరాలు బలంగా స్పందిస్తున్నాయో, ఏవి బలహీనంగా స్పందిస్తున్నాయో గమనించేవారు. ఈ కృషిని స్కాటిష్ వైద్యుడు డేవిడ్ ఫెరియర్ కొనసాగించాడు. 1876 ప్రాంతాలలో ఇతగాడు మెదడు మీద శరీరం యొక్క మ్యాప్ లాంటిది గీసి మెదడులో ఏ భాగం శరీరంలో ఏ భాగాన్ని శాసిస్తుందో చూపించాడు. మెదడుకి మధ్య భాగంలో ఒక చోట కండరాల్ని అదిలించే ప్రాంతం ఒకటి ఉంది. మెదడుకి వెనుక భాగంలో కళ్ళ నుండి వచ్చే దృశ్య సమాచారాన్ని స్వీకరించే ప్రాంతం ఒకటి ఉంది. అదేవిధంగా ఇతర భాగాలు ఇతర రకాల సమాచారాన్ని గ్రహిస్తాయి. ఈ మ్యాపులని ఇంకా ఖచ్చితంగా గీసిన ఇంగ్లీష్ వైద్యుడు చార్లెస్ షెరింగ్టన్. మెదడు ఉపరితలం మీద చాలా చిన్న భాగం మాత్రమే కండరాల కదలికలలోనూ ఇంద్రియాల క్రియలలోనూ పాల్గొంటున్నాయి. ఇది చూసి కొంతమంది మెదడులో చాలా భాగం వాడబడటం లేదని అపోహపడ్డారు. అది తప్పు. మెదడు మొత్తం వాడబడుతుంది. ఇంద్రియాల క్రియలలోనూ కండరాల సంకోచంలోనూ పాల్గొనని మెదడు భాగాల్ని జ్ఞాపకాలు దాచుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, ఆలోచనలను శాసించడంలో పాల్గొంటూ ఉండవచ్చు. మెదడులో ముఖ్యమైన భాగం సెరిబ్రమ్. అయితే శరీరంలో అన్ని వృత్తులని ఈ భాగం శాసించదు. ఎన్నో మార్గాంతరాలు ఉన్నప్పుడు దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవటానికి సెరిబ్రమ్ కావాలి. కానీ కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ వ్యవధి ఉండదు. ఉదాహరణకి ఏదైనా వేడి వస్తువుని అనుకోకుండా తాకినప్పుడు త్రుటిలో చేతిని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ పోతే వేలు కాలిపోతుంది. మనకి ఏం జరుగుతుందో తెలిసే లోపే అప్రయత్నంగా చేతిని వెనక్కి తీసేసుకుంటాం. ఇలాంటి ప్రతిచర్యలని మొట్టమొదట అధ్యయనం చేసిన వాడు ఇంగ్లీష్ వైద్యుడు మార్షల్ హాల్. 1832లో అతివేగంగా జరిగే ఈ ప్రతిచర్యలని పరిశోధించసాగాడు. వాటికి రిఫ్లెక్స్ యాక్షన్స్ అనగా అసంకల్పిత ప్రతీకార చర్యలు అని పేరు పెట్టాడు. ఇంద్రియ సంవేదన నాడి ద్వారా ప్రసరించి కేంద్రీయ నాడీ మండలాన్ని చేరాక దాన్ని ప్రతిచర్యగా తిరిగి వెంటనే మరో సంకేతం మరో నాడి ద్వారా బయటకు ప్రసరించి కండరాలని ఉత్తేజితం చేస్తుంది. వెన్నుపాములు చేరే నాడులలో ఈ వ్యవహారం అంతా వేగంగా నడిచిపోతుందని సూచించాడు హాల్. నేను ఇందాక పేర్కొన్న షెరింగ్టన్ ఇతర రకాల ప్రతీకార చర్యల్ని కూడా అధ్యయనం చేశాడు. మెదడు నుండి కండరాలను చేరే నాడుల ద్వారా మెదడు కండరాలను శాసించినట్లే కండరాల నుండి మెదడును చేరే నాడుల ద్వారా మెదడు కండరాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుంటుందని అతడు నిరూపించాడు.